విష్ణువేదనస్తంబంతి పౌంశ్యం శుక్రాం వయంతి సూరాయ నిర్నిజం విపామగ్రే మహీయువాః అధక్షపాపరిష్కృతో వాజాంగభిప్రగారదే వివస్వతో ధియో హరిం గిన్వంతి జాతవే తమస్య మర్జయామసి మధోరీంద్రపాతమః గంగావ ఆసభిర్దతు పురాణూనం చ సూరయాః గంగాధయా పురాణ్యానామభ్యనూషత ఉదోగ్రే బంధీతయో దేవానాం నామ విభ్రజీః సముక్షమానమవ్యజేవాదే పునంది ధర్మసిం దూతం న పూర్వచిత్తయాసాసతే మనీషిణాః సూనానో మదిందమస్వమశ్చమోషో సీదతి వసౌ నరేత ఆదతపతిర్వచస్సతే ధియః సమృజ్యతే సుకర్మాభిర్దేవో దేవేభ్యః సుతః విదేయదాసు సంధర్మహీరపో విగాహతే సుత ఇందో పవిత్రాభిర్యతో వినీయసే ఇంద్రాయమత్సరిందమశ్చమోష్వాలిషీదసి అభీనా వందే అద్రుహప్రియమింద్రస్య కామ్యం వత్సన్న పూర్వాయో నిజాతం దేహంతి మాతరాః పునానయందవాభారసోమద్విబర్హసం వ్రజం పుష్యశిశ్వారియాశుషో గృహే స్వంధియం మనోయుగం సృజా వృష్టిం నరన్ యతుః తం వసో నివార్థీవా దివ్యా చ సోమ పుష్యసి పరీతే జిగ్విషో యథాధారా సుతస్య ధావతి గంగమానావ్యయం వారం వాజీవ సానసిః రత్రే దక్షాయన కవే పవస్వ సోమధారజా ఇంద్రాయ పాతవే సుతమిత్రాయ వరుణాయ చ అపస్తమాజసాతమః పవిత్రే ధారయా సుతః ఇంద్రాయ సోమవిష్ణవే దేవేభ్యో మధూమత్తమః వాం విహంతి మాతరో హరిం పవిత్రే అద్రుహాః వత్సం జాతం నధేనవః పవమాన విధర్మణి పవమానమహిశ్రవశ్చిత్రేభిర్యాసిరశ్మిభిః శర్ధంతమాం శ్రీఘ్నసే విశ్వాని దాసుషో గృహే పవ్యాం చ మయం వ్రత పృథివీం చాతీజభృషే ప్రతిద్రాపి వాముంజసాః పవమానమహి త్వనా భోరైనో అపి వాదయమనాః హరిః ఓరోజీదేవో అంధరస్సుదాయమాదయుద్ధవే అపరస్వానం స్రతిష్టన సఖాయో దీర్ఘయుక్మం యోధారయా పాపకయా పరిప్రస్యందతే సుతః ఇందురస్సో నకృత్యాః ధీనరస్వమం విశ్వాచ్యాధియా యజ్ఞం నింద్రీభిః సుతా సోమధూమత్తమా సోమా ఇంద్రాయ మందినాః పవిత్రవంతోరక్షరం దేవాన్ గచ్చంతు గోమదాః ఇందురింద్రాయ పవత ఇతి దేవాసో అబ్రువన్ వాచస్పతిర్మకస్య దేవిశ్వస్యేసా నవోజసా సహస్రధారః పవతే సముద్రో వాచమీంఖయః సోమపదీరయీనాం సఖేంద్రస్య దివే దీవే అజం భూషారజిర్భగ సోమః పునానో అర్షతి పదిర్విశ్వస్య భూమానో వ్యఖద్రోదసీ ఉభే సమప్రియా నోషటగా భోమదాయ కృష్ణాజ సోమాస కృణ్వతే వసః పవమానాస ఇందవః యభోజేష్ఠస్తమాభార పవమానశ్రవార్యం యః పంచదర్షణీరభిరం యేన వనామహై సోమా పవంత ఇందవోస్మభ్యం గాతు విత్తమాః మిత్రాసు బాణా రేపస స్వాధ్య స్వర్విదాః సుష్వానాసోవ్యగ్రేభిస్థితానాగోరధిపతి ఇషమస్మభ్యమభిధ సమస్వరం వసువిదా ఏతే భూతాపి పశ్చిద సోమా సోదధ్యాశిర సూర్యాసోనదర్శదాసో జిఘత్నవోద్భ్యుపాఘృతే ప్రసన్నాలస్యాంధ సోమర్థో నవృతతద్వచాః అపస్వానమరాధసంహరామకర్ణ భృగవః ఆజావిరత్కే అవ్యతభుజేన పుత్రభూర్ణ్యోః సరజారోణయోషాణాం వరోణయోనిమాసదం వీరో దక్షసాధనోమియస్తంభరోదసీ హరిః పవిత్రే అవ్యతమేధానయోనిమాసదం అవ్యోపారే విప్పవతే సోమోగవ్యే అధిత్వసి కణిక్రతద్వృషా హరిరింద్రస్యాభ్యే నిష్కృతం ప్రాణాశిశుర్మహీనాం హిన్వన్మృతస్య దీహీతిం విశ్వావరి ప్రియా భూవదద్విదా ఉపకృతస్య భాష్యో ఓరభక్తయద్గుహాపదం యజ్ఞస్య సప్తధామభిరథ ప్రియం దేని త్రితస్య ధారజా పృష్టేష్వేరజారయం విమీతే అస్య యోజనాపి సుక్రతోః యజ్ఞానం సప్తమాతరో వేధామసాసతశ్రియే అజం ధ్రువోరజీనాం చికేతయత్ అస్య వ్రతే సజోషసో విశ్వే దేవాసో అద్రుహాః స్వార్గాభవంతిరంతయోజుషంతయత్ గమీగద్భమృతామృధో దృశే చారుమజీగనన్ కవిం వంగష్టమధ్వరే పూర్వస్పృహం సమీచీనే అభిరిక్మనా యక్వీరుతస్య మాతరా అన్వానాయజ్ఞమానుషజ్ఞదంజతే కృత్వా శుక్రేభిరక్షభిర్ణోరపవ్రజం దివః ఇంద్రాధ్వరే ప్రపూనాయ వేధసే సోమాయవచముద్యతం సృజన్నభరామతిభర్జుజోషతే పరివారాణ్యవ్యజాగోభీరం జానో అర్షతి త్రిశతస్థా పునానకృణుతే హరిః పరికోశం మధుశ్చుతమవ్యయేవారే అర్షతి అభివానీర్షీణాం సప్తనోషత అరీనేతామదీనాం విశ్వదేవో అదాభ్యః సోమః పునానశ్చంవోర్విషద్ధరీః పరిదైవీరనస్వధా ఇంద్రేణ జాయి సరసం పునానో భాగద్భాగద్భిరవర్త్యః పరిసప్త్యర్నవాజయుర్దేవో దేవేభ్యః స్తుతః జానసి పవమానో విధావతి సఖాయ ఆనిషీరత పునానాయ ప్రకాయత శిశున్న యజ్ఞేత్పరీభూషత శ్రియే సమీ వత్సన్న మాతృభిః సృజతాగజ సాధనం దేవావ్యా అమ్మదమభిద్విషవసం పునాతా దక్ష సాధనం యథా సర్ధాయ వీతయే యథా విత్రాయ వరుణాయ సంతమః అస్మభ్యం తావసుభిరమభివానీరనూషత గోభిష్టే వర్ణమభివాసయామసి సనో మదాలాంబత ఇందో దేవత్సరాసి సఖే వసఖ్యే గాదు విత్తమోభవ సమేమి కృద్యాస్మదారక్షసంకంచిదత్రిణం అపాదే వంధ్వజుమం భోయుజోహినః సంవత్సఖాయో మదాయ పురాణమధిగాయత శ్రీదండయజ్ఞే స్వాదయంతకూర్తిభిః సంవత్సజీవ మాతృభిరిందర్హిన్వానో అర్జతే దేవాయీర్మదో మతిభిః పరిష్కృతః అయం రక్షాయ సాధనోయం సర్ధాయ వీతయే అయం దేవేభ్యో మధుమత్తమః సుతః గోమన్న ఇందో అశ్వవత్సుతః సూదక్షధన్వ సుజింతే వర్ణమధికోషో దీధరం సో హరీణాం పద ఇందో దేవత్సరస్తమ సఖేవ సనే విద్మస్మదేవం కంచిదత్రిణం సాహ్వాందో పరిపాదో అపద్వయం ఇంద్రమచ్చ సుతాజిమే వృషాణం జంతు హరాజ సృష్టి జాత సయిందవ స్వర్విదా అయంభరాజసా నసిరింద్రాయ పవతే సుత సోమోజేత్రస్యచేతతియసా విదే అస్యేదింద్రో మదేష్వాద్రాభం గృభ్రీదసా నసిం వజ్రం చ వృషాణం భరత్సమప్సుజిత్ రథం వాసో మజాగ్రేభిరింద్రాయేందో పరిశ్రవ యువంతం సుష్మమాభరాస్వర్విదం ఇంద్రాయ వృషాణం మదం పవస్వ విశ్వదర్శత సహస్రయామాపసిగ్రీచక్షణ అస్మభ్యం గాదు విత్తమో దేవేభ్యో మధుమత్తమ సహస్రం జాహి పతిభిః కణిక్రదత్ అమస్వదేవీత జయిందో ధారాభిరోజసా ఆరసం మధుమాన్ సోమరసద తమజ్రత్సాభూద ప్రద ఇంద్రం మదాయ వామృదు వాం ఏమాసో అమృతాయ కంపాపుః ఆనస్సుదాస ఇందవః పునానాథావతారయం వృష్టిద్యావోరీత్యాపస్వర్విదాః సోమ పునాన ఊర్మినా వ్యోమారం విధావతి అగ్రే వాచ ప్రవమాన కణిక్రదత్ దేభిర్హిన్వంతి వాజినం వరే క్రీళందమత్యవిం అభిత్రే పృష్టం మదయ సమస్వరన్ అసర్జి కలసాం అభిమేడే సప్తిర్నవాజయు పునానో వాచం జనయన్నదిష్వదత్ అపదేహర్యతో హరిరదిహ్వరాం శిరం హ్యా అభ్యర్షన్ స్తోతృభ్యో వీరభద్యసా అయాపవస్వదే భయర్మధోద్ధారా అసృక్షత రేభన్ పవిత్రం పర్యేడి విశ్వతా పదీతోషిం గతా సుతం సోమోజగుత్తమం హవి ధన్వాన్యో అప్స్వా అంతరా సుషాభసో మమద్రీభిః నూనం పూనానో విపరిశ్రవాదబ్ధస్వరవిందరః సుతేజిట్వాప్సుమదామో అంధసా శ్రీణంతో గోభిరుత్తరం పరీసు బాణశ్చక్షసే దేవమాదనః క్రతురిందుర్విచక్షణః పురాణస్వారోపసానో అర్షసి ఆరత్నదాయోనీ మృతస్యసీదస్త్యుత్సో దేవహిరణ్యజాః దుహానమోధర్దివ్యం మధుప్రజం రత్నం సదస్తమాసదత్ ఆపృచ్ఛ్యం ధరుణం వాజ్యర్షదిభిర్దూతో వీదక్షణః పురాణస్వారజాగ్రే విరవ్యో వారే పరిత్యజః అభవోంగీరస్తమో మధ్వా యజ్ఞం మే విక్షణ సోమో మేద్వాతే గాధుమిత్తమర్షిర్విప్రాభిచక్షణ కవిరభవో దేవీత మహాసూర్యం రోహయో దివి సోమపుషుపాన స్వోత్రభిరధిష్టభిరవీనా అశ్వేవ హరితాయాతిధారయా మంద్రయాతిధారయా అనూపే గోపాన్ గోభీరక్షా సోమో దుర్ధాభీరక్షా సముద్రన్న సంవరణాన్యగ్మన్మందీమదాయతో సతే ఆ సోమసుపానో అద్రేభిస్తిరో వారాణ్యజయా జనో నపురి సంభోర్విసర్ధరి సోమేషు దధిషే సమావృతే తిరో అన్వాణిషేష్యో నీడే సత్యర్ణవాజయో అనువాద్య పవమానోపదేశిభిః సోమో విప్రేభిర్ఋక్వభిః రథో మదే వీరయే సింధున్న విద్యే అన్నసా ప్రజామగ్రే విరచ్చాకోసం మధుస్తుతం ఆగర్యతో అర్జునే అర్కే అవ్యధ ప్రియ సూనున్నమద్యాన్వసోరసారథం నదీష్కపస్ అభిసోమాస ఆజవః పవంతే మధ్యం మదం సముద్రశ్రాధీవిష్టవీమణీషిణో మత్సరాసర్విదాః తరత్సముద్రం ప్రవమాన భూర్వినా రాజా దేవహృతం బృహత్ అర్హన్ మిత్రస్య వరుణస్య ధర్మణా ప్రహిన్ బాలహృతం బృహత్ ర్యతో వీచక్షణో రాజా దేవస్య ముద్రిజా ఇంద్రాయమవ దేవదస్వామో మరుత్వదే సుత సహస్రధారో అత్యవ్యమర్షది తమీ భజంత్యాయవా పునాశ్రమోదనయన్మతిం కవిస్వామో దేవేషూరణ్యతి అపోవసాన పరిగోభిరుత్తరస్వన్వనేష్వ్యత సభాగం సోమరారణ సఖ్యయిందో దివే దీవే పురోణీ బ్రో నిచారం దిమామవ పరిధీ ఉదాహరణముత సోమతే దివా సఖ్యాయ బ్రవూధాని ృణాతమం ప్రమతి సూర్యం పరశ గుణాజీవ పప్తిమ సృజ్యమాన సుఖస్త సముద్రే వాచమిన్వసి రయం పిశంకం బహుళం భూదస్పృహం పవమానాభ్యర్షసి ధ్యానో వారే పవమానో అవ్యయే వృషావ సక్రదో వనే దేవానాం సోమపవమాన నిష్కృతం గోభీరంజానో అర్షసి అమస్వాజసాతజే విశ్వాని కావ్యాద్రం ప్రసమోషాలయో దేవేభ్యస్వమవత్సర సోమవస్వరిపాక్షీవమృతో దివ్యా చ సోమధర్మాభిః స్వాం విప్రా సోమతిభిర్విచక్షణ శుభ్రం హిన్వంతి ధీతిభిః అపమానాదృక్షణ పవిత్రమధిధారయ మరుత్వంతోమత్సర ఇంద్రియాహయా మేధామభిప్రజాంసి అపోదార పరిగోషమర్షదీందర్యాన శ్రోతృభిః జనయన్ జ్యోతిర్మందనాః అవీవ సద్గాక్రణ్వానో న నిర్నిజం పవస్వమధూమత్తమయింద్రాయ సోమక్రతువిత్తమోమదాః మహిద్యుక్షతమోమదాః పీతాస్వర్విదాతో అభ్యక్రమీదిషోచావాజన్నైత సహంగీమానజనీమాలిమత్తమః అమృతత్వాయ ఘోషజా ఏనవద్యంగోర్మృతేన విప్రాసహాభిరే దేవానాం సుమ్నే అమృతశ్చారుణోజేరస్రవాంశానసుః ఏటస్య ధారయా సుతో వ్యోమారేభిః పవతే మదింతమః క్లేరన్నోర్విరపామీవ యవుశ్రియాప్యా అంతరస్మానో నిర్గాహృందోజసా అభివ్రజంతత్నిషేగవ్యమశ్యం వర్మీవ ధృష్ణవారూచ ఆసోదాపరీషన్న స్తోమమత్తురం రజస్థురం మనక్రక్షబోధపృతం సహస్రధారం వృషభం పాజోవృధం ప్రియం దేవాయ జన్మానే ఋతేనయృతజాతో వివృధే రాజా దేవహృతం బృహత్ అభిజ్యుమ్నం బృహజ్య సయుషస్పతే గీహి దేవదేవయోః వికోసం మధ్యమం యుంగ ఆవచ్చస్వ సుచక్ష సంభోస్తుతో విశాంబన్నిర్న విశ్వతీః వృష్టిం దివః పవస్వ రీతిమపాంజిన్వాగవిష్టయే ధియాః ఏదముత్యం మా దచ్చుతం సహస్రధారం వృషభం దివోరుః విశ్వాసో నిమిఘ్రాతం విజ్ఞే జనయంత్రమత్య ప్రతపంచోతిషాతమాహ సృష్టోదః కమిభర్నిర్మిదం దధే సృధా స్వస్య సంసరసా సుతం వేయో వసూనాం యో రాజామా నేతా ఇళానాం సోమోజస్సుక్షితీయాం యస్య నయింద్రపిపాద్యస్య మరుతో యస్య వాజ్యమనాభకాః ఆయేన మిత్రావరుణాకరా మహేంద్రమవసేమహే ఇంద్రాయ సోమపాత వేంద్రభిర్యత స్వాయుధో మజింతమః పవస్వమధూమత్తమ ఇంద్రస్య హార్దీ సోమధారమావీ సముద్రమీవ సింధవః దుష్టో మిత్రాయ వరుణాయ వాజవే జివో విష్టంభవుత్తమః పరిప్రధన్వేంద్రాయ సోమస్వాదరుమిత్రాయ భూష్ణే భగాయ ఇంద్రస్తే సోమసుతస్య బేజాక్రత్వే దక్షాయ విశ్వే స దేవాః దేవామృతాయ మహేక్షయాయ స శుక్రో అర్షదివ్యః పీయూషాః పవస్వ సోమ మహాన్ సముద్ర పితా దేవానాం విశ్వాభిధామ శుక్ర పవస్వదేవేభ్య సోమ దివే పృథివ్యై సంచ ప్రజాలై దివో ధత్తాసి శుక్ర పీయూష సత్యే విధర్మన్వాజీ పవస్వ పవస్వమద్యుమ్నే సుధారో మహాపవీ నామనో పూర్వ్యః నృభిర్యేమానో జ్ఞాన భూతాక్షరద్విశ్వాని మంత్రస్వర్విద్ ఇందః పునానః ప్రజామూరానః కరద్విశ్వాని ద్రవీణానినః పవస్వతో భక్రద్వేదక్షాయా శోరనిక్తో వాజీధరాయ సంతే సోతారోగసమ్మదాయ పునంతి సోమం మహేద్యుమ్నాయ సుసంజ్ఞానమృజంతి పవిత్రే సోమం దేవేభ్యయిందుం ఇందః పవిష్టచారుర్మదాయాపముపస్థే కవిర్భగాయ విభర్తితార్వింద్రశ్చామయేన విశ్వాని వృత్రాజఘాన విభంజస్య విశ్వే దేవాసోగోభిః శ్రీతస్య నృభిః సుతస్య నసోబాలో అక్షాసహస్రధారస్థిర పవిత్రమదివానభవ్యం సభాజక్షాసహస్రరేత అద్భిర్మృజానో గోభిః శ్రీణానః ప్రసోమయాయీందస్య కుక్షాటభిర్యేమానో అద్రిభిః సుతః అసర్జివాజీర పవిత్రమింద్రాయ సోమః సహస్రధారః అంజంతే నం మధ్వోదసేనేంద్రాయ వృష్ణయింద్వం మదాయ దేవేభ్య స్వావృతాపాద సేపోవసానం హరిం వృజంతి ఇందరింద్రాయ దోసతే నిదోసతే శ్రీణన్నుగ్రో ఋణన్నవః పరియోషః ప్రథం వవాజసాదయే పరివృత్రాణి సక్షణీః దృఢస్తరధ్యారుణయానయీయసే అనహిత్వా సుతం సోమమదామసి మహేశమర్యరాజ్యే వాజాంగభిపవమాన ప్రగాహసే అజీవీజలో విపవమాన సూర్యం విధారే సక్మనాపజాః యోజీరయారంభమానః పురం ధ్యా అజీజలో అమృతమధ్యేష్వామృతస్య ధర్మం అమృతస్య దారుణః సదాదరో వాజమచ్చాసలిష్యదత్ అభ్యభిస్రవసా తదర్జిలోత్సన్నకంచిజ్జనపానమక్షీతం సర్యాభిర్నభరమానోగమస్త్యోః ఆదీమ్యేజిత్పశ్చమానాస ఆప్యం వసృతో దివ్యా అభ్యానూషత వారం న దేవస్య వితావ్యోర్నుదే ఏ సోమప్రసమవృక్తపరిషో మహే వాజాయశ్రవసే ధియం దదుః సత్వన్నా వీరవీర్యాయ చోదయ ేయూరం పూర్ణం యదుఃఖ్యం మహోగాహివ ఆనిరదుక్షత ఇంద్రామభిజాయమానం సరస్వరన్ అదయ ఇమే పాపమానరోదసీ ఇమా చ విశ్వా భువనాభిమద్మనా యూథేన నిష్కామేషవో విదిష్టసే సోమ పునానో అవ్యయేవాదేషు శుర్ణక్రీలం పవమానో అక్షాః సహస్రధారశ్రవాదహిందూ ఏమూనానో ధూమాయేంద్రాజేందుః పవదే స్వాదురూర్మిః రాజసర్వరివో విద్వయోధాః సపవస్వసహమాన ప్రధన్యోన్సేధం రక్షాం సపదుర్గహాణి స్వాయుధస్సా సహ్వాన్ సోమశత్రూన్ అజారుచారిణ్యాప్నానోస్వాజ్వేగాంసిదనతిస్వయుగ్మభిస్తూనోనస్వయుగ్మభిః ఆదమారుదస్య దేతిభిర్దమే పరావతో నసామసద్యత్రారణం దిధీతయాః త్రిధాతో విరరుణే గర్వయోదధే రోచమానోపయోదధే పూర్వామలు ప్రతిశం జాతి చేకి తత్సం రశ్మిభిర్యతదే దర్శతో రసో దైవ్యో దర్శతో రసాః అగ్మన్నుత్థాని పుంసేంద్రం జైత్రాయ హర్షయన్ వజ్రస్తయద్భవథో అనాభచ్యుత సమస్వనాభచ్యుత వాబూధో వివ్రతానిజనానాం రక్షారిష్టం హృతం విలగ్బ్రహ్మా సున్నందమిచ్చతీంద్రాయేందో పరిశ్రమ జనాదీభిరోషాదీభిః పర్ణేభిస్ గుణానాద్వారో అస్మభిర్జుభిర్హిరణ్యవంతమిచ్చతీంద్రాయేందో పరిశ్రమ సారురహంతతో విషగోపల ప్రక్షిణీ ననా నానాధియో వసూయవో నృగాజీవతస్థిమేంద్రాయేందో పరిశ్రమ అశ్వోగోళా సుఖం రథం హసరామోపమంత్రిణా శేభోరోమన్ పంతౌ భేదౌ వారిన్ మండూక ఇచ్చతీంద్రాయేందో పరిశ్రమ శర్యనాపరిదోపమింద్ర పిబదురత్ర బలం దధాన ఆత్మనీకరిష్యన్ వీర్యం మహదింద్రాయేందో పరిశ్రమ ఆపరస్వదిగాంబదార్జీకాత్సోమేద్వేన సత్యేన శ్రద్ధయా తపసా సుత ఇంద్రాయేందో పరిశ్రమ అర్జన్యావృద్ధం మహిళం తం సూర్యస్తాభారత ర్వాత్యగ్రభ్రంతం సోమేన సమాదరింద్రాయేందో పరిశ్రమృతమృతం న సత్యం వదన్ సత్యకర్మన్ శ్రద్ధాం వదన్ సోమరాజన్ ధాత్రా సోమపరిష్కృత ఇంద్రాయేందో పరిశ్రమ సత్యముగ్రస్య బృహద సంశ్రవందితం శ్రవాః సంయంతి రసిలోరసా పునానో బ్రహ్మణాభరయింద్రాయేందో పరిశ్రమ యత్ర బ్రహ్మాపవమానసందస్యాంబాసంవదన్ గ్రామ్నాసో మే మహీయతే సోమేనానందం జనయన్నింద్రాయేందో పరిశ్రమ యత్ర జ్యోతిరజస్రం యస్మిన్ లోకే స్వర్హితం తస్మిన్ మాం దేహి పవమానామృతే లోకే అక్షీత ఇంద్రాయేందో పరిశ్రమ యత్ర రాజా వైవస్వతో యత్రావరోధనం దివః యత్రామోర్యహ్వధీరాపస్తత్ర మామృతం కృధీంద్రాయేందో పరిశ్రమ ్రామాయ కామాశ్చయత్ర భ్రద్రశ్చ విష్టవం స్వధాయత్ర నృత్యశ్చ తత్ర మామృతం పృథీంద్రాయేందోపరిశ్రవ యత్రానందాశ్చముదాశ్చముదః ప్రముదాసతే కామశ్చయత్రాప్తాః కామాస్తత్ర మామృతం పృథీంద్రాయేందోపరిశ్రవ ప్రవమానస్యానుజామాన్యక్రమీత్ అమాగస్ ప్రజాస్తే సోమాభిధన్మనైంద్రాయేందోపరిశ్రవ విషే మంత్రకృతాం సోమైః కస్య భోద్వర్ధయన్ గిరాః సోమం నమశ్చరారానం యజ్ఞే వీరుధాం పరిరింద్రాయేందోపరిశ్రవ సప్తదిశోరారూజా సప్తహోకార ఋత్విజాః దేవాదిత్యాయే సప్తదేభిః సోమాభిరక్షణైంద్రాయేందోపరిశ్రవ ఇత్తే రాజన్ శ్రుతం హవిస్తేన సోమాభిరక్షణః అధాదీమానస్తాదీం మోచనః కించ నామవదింద్రాయేందోపరిశ్రవ యత్రతత్పరమం పదం విష్ణోల్లోకే మహీయతే దేవైః సుకృతకర్మభిస్తత్రమామృతం కృథీంద్రాయేందోపరిశ్రవ యత్రతత్పరమాయ్యం భూతానామధిపతిం భావభావీ చ యోగీశ్చ తత్రమామృతం కృథీంద్రాయేందోపరిశ్రవ యత్ర లోకాస్తలోచయ శ్రద్ధయా తపసాజితాః తేజశ్చయత్ర బ్రహ్మ జగత్ర మామృతం కృథీంద్రాయేంద్రోపరిశ్రవ యత్ర దేవా మహాత్మానశ్చేంద్రాశ్చ మృగణాః బ్రహ్మా జయత్ర విష్టశ్చ తత్ర మామృతం కృథీంద్రాయేంద్రోపరిశ్రవ యత్ర గంగా చ యమునా చ యత్ర ప్రాజీ సరస్వతీ యత్ర సోమేశ్వరో దేవస్తత్ర మామృతం కృథీంద్రాయేందోపరిశ్రవ విశ్వేశ్వరాయ నమః. అగ్రే బృహన్నృషదా మూర్ధోస్తాం యజ్జగన్వాన్ తమసో జ్యోతిషాఘాత్ అగ్నిర్భాగునారుసాస్వంగాజాతో విశ్వాసద్వాన ప్రాహ స జాతో గర్భో అధిరోదశ్రోరగ్నేతారుర్విభృతమోషధీషు శిఖ్రశిశు పరితమాం శక్తోన్నమారభ్యో అధికనిక్రదద్గాః విష్ణోరిచ్ఛాపరమస్త విద్వాన్ జాతో బృహన్నభివాది తృతీయం ఆచార్యో అక్రదస్వంశో అభ్యర్థ్యంత్ర అతూత్వాతో జనిత్రీరం నావృతం ప్రతీతరం చెన్నైం ప్రత్యేషు పునరణ్యరూపాసిత్వం విక్షుమానుషేషు హోతా హోదానం చిత్రరసమధ్వరస్ యజ్ఞేరుమృసంతం ప్రత్యర్థిం దేవస్య మన్నాశ్రియాత్మా అగ్నిమతీ జనానాం సదువస్త్రాణ్యధపేశానా నివసానో అగ్నిర్నాభా పృథివ్యాః అరుషో జాతః పతైలాయా పురోహితో రాజన్యక్షీరదేవాన్ ఆయుద్యావాభిశ్రీ అగ్నౌ భేదా పుత్రో నమాతరా తదంతః ప్రజాహ్యచోదవజ విష్టాధారగతరస్యేన దేవాన్ విప్రేహి దేవాన్ ఓషదోజ విష్టవిద్వాన్ మృతోం వేదుపదే దేహ యేదీంద్రాలిత్యస్తే భీరగ్నే త్వం భోద్రే రామస్యాజ జిష్టః ేషిత్రముత పోత్రం జనాద్రవినోదారుతావా స్వాహా వయమ్ కృణవామాహవీంసి దేవో దేవాన్యజత్వగ్నిరర్హన్ ఆదేవామగన్మయచ్చక్రవామదప్రబోహం అగ్నిర్విద్వాన్ సల్పయాతి ప్రదాయేషాం దేవాదా అగ్నిష్టద్విశ్వమాణాది విద్వాన్ేభిర్దేవాన్ కల్పయాతి గత్రమనసాదీన దక్షాయజ్ఞ మన్వతే మగ్నిష్టోదాకృత విగ్వీదానంజో దేవాది విశ్వేషాధ్వరామణీకం చిత్రం కేతుం జనీదాత్వాజాన సహాయస్వృవతీరనుక్షా స్వార్హాయుధాతీర్విశ్వజన్యాద్యా పృథివీయం పాపస్తాయం సుజనీమాజాన పంధావన ప్ర విద్వాన్ పేద్రియానం జుమదగ్నే సమిధానో విభాహి జ్ఞోరాజన్నరతి సమిద్ధోరౌ ద్రోదక్షాయ సుషుమాదర్శి శ్రీద్విభాతి భాసా బృహదాసిమే తిరుసదీపాయన్ కృష్ణాంజయేనోజ్జనయన్యోఢాం బృహద పితుర్జా భారం సోజస్తభాయం దివో వసోభిరతిర్విభాతి భద్రో భద్రయాసమాన ఆఘాతం జాలో అభ్యేది సుప్రకేతైర్జుభిరగ్నిర్భిష్టం రసద్భిర్వర్ణైరీరామమస్తామాసో బృహతో న భగ్నో నింధానాగ్నే సఖ్య శివస్ విష్ణా బృహద స్వాసోభామాజామన్నక్తవస్తికిత్రే స్వనానయస్ భామాసవంతే రోచమానస్ బృహద శ్రుదివ జ్యేష్టేభిర్యస్తేష్టై క్రేణుమద్భిర్వర్షిష్టేర్భాజిర్నక్షిద్యా అష్టపాదోదృధానపేర్దేహమానస్వరయన్ నియుద్ధీ రత్నేభిర్జోరసద్భిర్దేవతమోవిరేభద్భిరదిర్భాదివిద్వా సాక్షిమీనాదత్సి దివస్ప్రేజిర్జోరదిర్యోహత్యోహేభిరస్వైరవస్వద్ధీరవస్వాంగేగమ్యా ప్రదేయక్షిప్రదాయోగో నోహవేషు ధన్వన్నివ ప్రభాసిమగ్నయక్షే పూర్వే ప్రతరాజన్ వాజనాదో అభిసంతరం జిగావృష్ణమీవ వ్రజం జీష్ట దూతో దేవానామసిమత్యానామందర్మహాంశిరోచన శ్రీరంగ్యం వర్ధయంతి మాతాభక్తి సజనశ్యమానాధి ప్రవదాయాసిహర్జంజిగీషదే వసువృష్ట మూరా మూరకమయం జీయిత్వమహిత్వమగ్నేత్వమంగవిత్సేవృశ్చరదిహ్వజాసంద్రే లిఖ్యతే యువతిం విశ్వదిస్సన్ కోజిజ్జాయతే సనజాసులబ్జోవనే స్థౌ ఫలితో ధూమకేతు అశ్రాలాపో వృషభో న ప్రమే దిశేదసోజం ప్రణయం సమర్థాస్కారామూరసలాభిర్దీరభ్యాధీరా ఇయ్యాజీవీషాయుక్షారథం న సుజయద్భిరంగై బ్రహ్మజలే జాతమేదో నమశ్చేయం జగీ సదమి బద్ధానీభూత్ రక్షాణోతరయాని దోకారక్షోతరస్తన్వో ప్రయుచ్చన్ ఏకస్వద్రో ధరుణో రజీరామస్మద్ధృతో భూరి జన్మాభిషష్టే శ్రీరక్ోధ్యంగారుపస్వత్స మధ్యే నిహితం పదం వే సమానం నీలం వృషలోపసానాస్సంజగ్రేమహిరాహర్వాదీభిస్య పదం కవయో నిపాంతి గుహానామానిగిరే పరాని విదాయినీ మాలినీ సందధాదే మిత్రాశిషం యజ్ఞదుర్బద్ధయంతి విశ్వశనాభింశరతో ధ్రువస్య గవే క్షేత్రం మనసాభియంతాః ఋతశైవ తనయస్సుజాగమిషో వారాయ ప్రతివస్వతం తే అధీవాసం రోదసీవావసానే హృదైరన్నైర్వా వృధా దేవధూనాం సప్తస్వశ్రీరగుషీర్వావసానో విద్వాన్మధ్వబుజ్జభారాధిషేకం అంతర్యే మే అంతరిక్షే పురాజా ఇచ్చన్ వవ్రిమా విదత్పూషణస్య సప్త మర్యాదా కవయస్తదక్షస్తా సామే కాళిదభ్యం లోకాత్ ఆయోర్ఘస్కంభూపమస్య నీలే వసాంబి సద్గే ధరుణే ఋతస్థౌ అసత్యదచ్చ పరమే వ్యో మందక్షస్య జన్మన్నదీతే రుపస్థే అగ్నిర్ఘన ప్రథమజా ఋతస్య పూర్వ ఆయోని వృషభస్య ధేనుః భద్రం నో అభివాదయమనః ఓ